ఋతుభేద కల్పన చారుత నల్గియ ప్రియ పారితోషికం పోలే ఒరు రోమహర్షత్తిన్ ధన్యత పుల్గియ పరిరంభణ కుళుర్ పోలే ప్రథమానురాగత్తిన్ పొన్మణి చిల్లై కవిరే పూవాయ్ నీ విరిഞ്ഞു ఋతుభేద కల్పన చారుత నల్గియ పారితోషికం పోలే గమ పని పని పని పమగసమగమదని పని సని పమగసని ఒరు రాజహంసమాయి మారి గగన పథంగళి పారి పరందు ముళు తింగ పక్షియాయి మారి కల్పన ప్రియ పారితోషికం మంత్రి